దేవహేళనం దేవహేళనమితి దేవహేళనం దేవాసశ్చక్రుమా చక్రుమా వయమ్ వయమితి వయమ్ అగ్నిర్మా మా తస్మాదే తస్మాదేన సహ ఏన సో విశ్వాతే విశ్వాన్ ముంచతు ముంచత్వాంహరత ఆంహరసైత్యాంహరస యది దివా దివా యది యది నక్తం నక్తమేనాగ్నిసి ఏనాగ్నిసి చక్రమా చక్రమా వయమ్ వయమితి వయమ్ వాయుమ్ మా మా తస్మాత్ తస్మాదేన సహ ఏన సో విశ్వాత్ విశ్వాన్ ముంచతు ముంచత్వాంహరస ఆంహరస ఇత్యాంహరస యది జాగ్రతే జాగ్రద్యది యది స్వప్నే స్వప్నయేనాగ్నిసి ఏనాగ్నిసి చక్రమా చక్రమా వయమ్ వయమితి వయమ్ సూర్యో మా తస్మాత్ తస్మాదేన సహ ఏన సో విశ్వాత్ విశ్వాన్ ముంచతు ముంచత్వాంహరస ఆంహరస ఇత్యాంహరస శూద్రేర్యే అర్యేకస్య ఏకస్యాధి అధిధర్మాణి ధర్మాణి తస్య తస్యావయజానం అవయజానమసి అవయజానమిత్యవ యజానం అసీత్యసి యదాపాః ఆపయేనాః ఏనో యక్షి అయక్షీత్యయక్షి ధ్రువదాదీవముచానః ధ్రువదాదివేది ధ్రువదాది ఇవ ముచానస్విన్నః స్విన్నస్నాదః స్నాతో మలాదివ మలాదివేది మలాత్ ఇవ భూతం పవిత్రేణేవ పవిత్రేణేవాజ్యం పవిత్రేణేవేది పవిత్రేణ ఇవ ఆద్యమాపాః ఆపశృంధన్తు శృంధన్తు మా మైన సహ ఏన స ఇత్యేన సహ ఉద్వయం వయంతరాసః తమాసస్త్వయి పరి స్వాహ స్వః పశ్యంతః స్వరితి స్వాహ పశ్యంత ఉత్తరం ఉత్తరమిత్యుపేత్తరం దేవం దేవత్రా దేవత్రా సూర్యం దేవత్రేతి దేవత్రా సూర్యమగన్మ అగన్మ జ్యోతిః జ్యోతిరుత్తమం ఉత్తమమిత్యుత్తమం అపో అద్యా అద్యాను అన్వచారిషం అచారిషాం రసేన రసేన సమ్ సమసృక్ష్మహి అసృక్ష్మహీత్యసృక్ష్మహి వయస్వానగ్నే అగ్నాగమం ఆగమం అగమంతం తమ్ మాసం సాం సృజ సృజవర్చస వర్చస ప్రజయా ప్రజయా ప్రజయేతి ప్రజయా చదనేన ధనేన చేతి చేసి అస్యేతి శ్రీమహి ఏతి శ్రీమహి సమిత్ సమిదాసి సమిదితి సంత్ అసిజా తేజోసి అసి తేజా తేజోమయి మయీ ధేహి ధేహీతి ధేహి సమావర్తి పృథివీ సమావర్తీతి సమ్ ఆవర్తి పృథివీ సమ్ సముషా ఉషా సమ్ సమసూర్యా ఊమిత్యో సూర్య ఇది సూర్యా సము విశ్వం భూమిత్యో విశ్వమిదం ఇదం జగత్ జగది జగత్ వైశ్వానరజ్యోజద్భూయాసం వైశ్వానరజ్యోతిరికి వైశ్వానర జ్యోతి భూయాసం విభూన్ విభూన్ కామాన్ విభూనికి విభూన్

రూపా శ్రోత్రపాశ్చ శ్రోత్రపా ఇతి శ్రోత్రపా సమే మయి మే వాచో మే మే విశ్వభేషజ విశ్వభేషజో మనస విశ్వభేషజ ఇతి విశ్వభేషజ మనసోసి అసి విలాయక విలాయక ఇతి విలాయక అశ్వినా కృతస్యతే అశ్వినా కృతస్యేత్యశ్వినా కృతస్య తే సరస్వతి కృతస్య సరస్వతి కృతస్యేంద్రేణ సరస్వతి కృతస్యేది సరస్వతి కృతస్య ఇంద్రేణ సూత్రాంనా సూత్రాంనా కృతస్య సూత్రాంనేతి సూత్రాంనా కృతస్యేతి కృతస్య ఉపాభూత ఉపాభూతస్య ఉపాభూత ఇత్యుప భూత ఉపాభూతస్య భక్షయామి ఉపాభూతస్యేత్యుప భూతస్య భక్షయామీతి భక్షయామి సమిద్ధ ఇంద్రాః సమిద్ధ ఇతి సం ఇద్ధః ఇంద్ర ఉషసాం ఉషసామనీకే అనీకే పురోరుచాః పురోరుచాః పూర్వకృతే పురోరుచేతి పురః రుచాః పూర్వకృత్వా వృధానః పూర్వకృతి పూర్వకృతే వృధాన ఇతి వృధాన త్రిభిర్దేవైః త్రిభిరితి త్రిభిః దేవైస్త్రీంసతాన త్రీంసతా వజ్రబాహూ వజ్రబాహుర్జఘాన వజ్రబాహురితి వజ్రబాహుః జఘాన వృత్రం వృత్రం వీ విదురాః దురో వవార వవారేతి వవార నరాసాం సప్రతి ప్రతి సూరాః సూరో విమానః విమానస్తనూనపాతే తనూనపాత్రతి తనూనపాతి తనూ నపాతే ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ధామ ధామేతి ధామ గోభిర్వపావాన్ వపావాన్ మధూనా వపావానితి వపావాన్ మధూనా సమంజన్ సమంజన్యరణ్యైః సమంజన్నితి సమ్ అంజన్ హిరణ్యేయశ్చంద్రీ చంద్రీయజతి యజసి ప్రచేతాః ప్రచేతా ఇతి ప్రచేతాః ఈశో దేవైః దేవైర్హరివాన్ హరివాం అభిష్టిః హరివానితి హరివాన్ అభిష్టిరాజుహ్వానః ఆజుహ్వానో హవిషాః ఆజుహ్వాన ఇత్యా జుహ్వాన హవిషా సద్ధర్మాన సద్ధర్మాన ఇతి సద్ధర్మాన పురందరో గోత్రభితే పురందర ఇతి పురందరః గోత్రభిద్వజ్రబాహుః గోత్రభితి గోత్రభితే వజ్రబాహురాయాతు వజ్రబాహురితి వజ్రబాహుః ఆయాతు యాతు యజ్ఞం యజ్ఞముప ఉపానః నో జుషాణః జుషాణ ఇతి జుషాణః జుషాణో బర్హిః బర్హిర్హరివాన్ హరివాన్నః హరివానితి హరివాన్ న ఇంద్రాః ఇంద్రప్రాచీనం ప్రాచీనాం సీదతే సీదత్ ప్రదిశాః ప్రదిశాః పృథివ్యాః ప్రదిశేతి ప్రదిశాః పృథివ్యా ఇతి పృథివ్యాః పురుప్రథా ప్రథమానం పురుప్రథా ఇత్యురు ప్రథాః ప్రథమానగ్రస్యోనం శోనమాదిత్యైః ఆదిత్యైరక్తం అక్తం వసూభిః వసూభిః సజోషాః వసూభేతి వసూభిః సజోషా ఇతి సజోషాః ఇంద్రం దురాః దురక్కవశ్యాః కవశ్యో ధావమానాః ధావమానా వృషాణం వృషాణయ్యంతు యంతు జనాయః జనాయః సుపత్నీః సుపత్నీరితి సుపత్నీః ద్వారో దేవీః దేవీరభితాః అభితో వీ విశ్రాయంతాం సయంతాగ్నే సువీరాః సువీరాః వీరం స వీరాయిషు వీరా వీరం ప్రధామానా ప్రధామానా మహోభి మహోభిరితి మహాభి ఉషాసానక్తా బృహతి ఉషసానక్తేషసానక్తా బృహతి బృహంతం బృహతి ఇది బృహతి బృహంతం పయస్వతీ పయస్వతీ సుదుఘే పయస్వతీ పయస్వతీ సుదుఘే శూరం సుదుఘే సుదుఘే శూరమింద్రం ఇంద్రమిదీంద్రం తంతుం తతం తతం తేసా సంవయంతి సంవయంతి దేవానాం సంవయంతి ఇది సంవయంతి దేవానాం దేవం దేవయజత ఏజరస్సుక్మే సుక్మే ఇదిక్మే దేవ్యా విమానా విమానా మనుష మనుష పురుత్రా పురుత్రా హోతారౌ పురుత్రేతి పురుత్రా హోతారా ఇంద్రం ఇంద్రం ప్రథమా ప్రథమా సువాచా సువాచేతి సువాచా మూర్ధన్ యజ్ఞస్య యజ్ఞస్య మధూనా మధూనా దధానా దధానా ప్రాచీనం ప్రాచీనం జ్యోతిః జ్యోతిర్హవిషా అవిషా విధాత విధాత ఇది విధాత తిస్రో దేవీ దేవీర్హవిషా హవిషా వర్ధమానా వర్ధమానా ఇంద్రం ఇంద్రం జుషాణా జుషాణా జనాయ జనాయో నపత్నీ పత్నీరితి పత్నీ అచ్చిన్నం తంతుం తంతుం పయాసా పయాసా సరస్వతీ సరస్వతీలా ఇలా దేవీ దేవీ భారతీ భారతీ విశ్వతోవర్తి విశ్వతోవర్తిరితి విశ్వతోవర్తి త్వష్టా దధతే దధక్షుష్మం సుష్మమింద్రాయ ఇంద్రాయ విష్ణే వృష్ణే పాక అపాకోచిష్టు అజిష్టుర్యసతే యసతే గురూణి గురూణీతి గురూణి వృషాయజన్ యజన్ వృషాణం వృషాణం భూరీరేతా భూరీరేతా మూర్ధన్ భూరీరేతా ఇది భూరి శ్వేతా మూర్ధన్ యజ్ఞస్య యజ్ఞస్య సమ్ సమానక్తు అనస్సు దేవాన్ దేవానితి దేవాన్ వనస్పతిరవసృష్ట అవసృష్టో నా అవసృష్ట ఇత్యవ సృష్ట న పాశై పాశై స్మన్యా స్మన్యా సమంజన్ సమంజన్ సమిత సమంజన్నితి సమ్ అంజన్ సమితా నా దేవ దేవైతి దేవ ఇంద్రస్య హవ్యై హవ్యైర్జఠరం జఠరం ప్రణాన ప్రణాన స్వదాది స్వదాది యజ్ఞం యజ్ఞం మధూనా మధూనా ఘృతేన ఘృతేనేతి ఘృతేన శోకానామిందుం ఇందుం ప్రతి ప్రతి శూరాః శూర ఇంద్రాః ఇంద్రో వృషాయమానః వృషాయమానో వృషభః వృషయమాన ఇతి వృషయమానః వృషభస్తు రాషాట్ దురాషాడితి దురాషాట్ ఘృతపృషా మనసా ఘృతపృషేతి ఘృతపృషా మనసా మోదమానాః మోదమానా స్వాహా స్వాహా దేవాః దేవామృతాః అమృతా మాదయంతాం మాదయంతామితి మాదయంతాం ఆయాతు యాత్వింద్రాః ఇంద్రోవసే అవస ఉప ఉపనః నయిహ ఇవస్తుతః సురస్సధమాత్ సధమాదస్తు సధమాదితి సధమాత్ అస్తు శూరాః శూర ఇతి శూరాః వృధానస్తవీషీ వృధాన ఇతే వృధాన ప్రవేశీయ పూర్వీ పూర్వీర్ద్యో ద్యోర్న నక్షత్రం క్షత్రమభిభూతి అభిభూతి పుష్యాత్ అభిభూతేత్యభి భూతి పుష్యాది పుష్యాత్ ఆనా నైంద్ర ఇంద్రో దూరాద్ దూరాదానా ఆనా నాసాద్ ఆసాదభిక్షికృతే అభిష్టికృతవాసే అభిష్టికృతిభిక్షికృతే అవాసే యాసతే యాసదుగ్రహ ఉగ్రైత్యుగ్రహ వోజిష్టే నృపతీ నృపతిర్వజ్రబాహు నృపతిపతీ వజ్రబాహు సంగే వజ్రబాహురిచి వజ్ర బాహు సంగే సమత్సు సంగైతి సంగే సమత్సు తుర్వణీ సమత్స్వితి సమత్ సు తుర్వణి పృతన్యోన్ పృతన్యోనితే పృతన్యోన్ ఆనా నైంద్రా ఇంద్రో హరీభి హరిర్యాదు హరిభిరితి హరిభి అచ్చార్వాచీన అర్వాచీనో వరసే అవరసే రాధసే రాధసే చేతీ తిష్టాది వజ్రీ వజ్రీ మఘవా మఘవా విదప్సీ మఘవేతి మఘవా విదప్సీమం విదప్సీతి విరప్సీ ఇమై యజ్ఞం యజ్ఞమను అనూన నో వాజ సాతౌ వాజ సాతీ వాజ సాతౌ తాతారమింద్రం ఇంద్రామవితారం అవితారమింద్రం ఇంద్రాం హవే హవే హవే హవే సుభవం హవే హవైతి హవే హవే సుభవాం సూరం సుభవమితి సుభవం సూరమింద్రం ఇంద్రమితీంద్రం అయామి శక్రం శక్రం పురుహూతం పురుహూతమింద్రం పురుహూతమితి భూ భూతం ఇంద్రజస్వస్తి స్వస్తినా నో మఘవా మఘవా ధాతు మఘవేతి మఘ ఇంద్రా ఇంద్రైతేంద్రా ఇంద్రసుత్రామా సుత్రామాస్వాన్ సుత్రామేతి సుత్రామా స్వభావోభిః స్వభానితి స్వాన్ అవోభిస్మృళీత అవోభిరిత్యవాహ స్మృళీకో భావతు సుమృళీకైతి సుమృళీక భవతు విశ్వవేదాః విశ్వవేదాయితి విశ్వవేదాః బాధతాం దేశాః దేశో అభయం అభయం కృణోతు కృణోతు సువీర్యస్య సువీర్యస్య పతయః సువీర్యస్యేతి సువీర్యస్య పతయః శ్యామ శ్యామేతి శ్యామ సోమతౌ సుమతౌ యజ్ఞియస్య సుమతాతిమతౌ యజ్ఞియస్యాపి అపి భద్రే భద్రే సౌ మనసే శ్యామ శ్యామేతి శ్యామ సుత్రామా సుత్రామాస్తవాన్ సుత్రామేతి సుత్రామా స్వాన్ ఇంద్రా స్వానితి స్వాన్ ఇంద్రో అస్మే అస్మే ఆరాత్ అస్మే ఇత్యస్మే ఆరాచీత్ చిద్వేషా దేశస్కంధ సంగర్యూయోతు యుయోత్తి యోతు ఆ మంద్రై మంద్రైరింద్ర ఇంద్రహరిభిః హరిభిర్యాహి హరిభిరిచి హరిభిః యాహి మయూరారోమభిః మయూరారోమభిరితి మయూరారోమభిః మా త్వా వాకే కేచిత్ చిన్నీ నియమన్ యమన్ విం విన్నా నవాసినాః పాసినోతి అతిధన్వే వా ధన్వే వతాన్ ధన్వే వేతి ధన్వ ఇవ తావ్ ఈహి ఇహీతి ఈహి ఏవేద్ ఇయంద్రం ఇంద్రం వృషాణం వృషాణం వజ్రబాహుం వజ్రబాహుం వసిష్ఠాస వజ్రబాహుమిది వజ్రబాహుం వసిష్ఠాసో అభి అభ్యర్చంతీ అర్చంత్యర్కై అర్కైరిత్యర్కై సనాః నస్తుతః స్తుతో వీరవత్ వీరవద్ధాతు వీరవదితి వీరవత్ ధాతు గోమాత్ గోమద్యూయం గోమతి గోమాత్ యూయం పాత పాత స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదానః నైకేనః సమిద్ధో అగ్నిః సమిద్ధ ఇతి సమ్ ఇద్ధః అగ్నిరశ్వినా అశ్వినా తప్తః తప్తో ఘర్మః ఘర్మో విరాట్ విరాట్ సుతః విరాటి విరాట్ సుత ఇతి సుతః దుహే ధేనుః ధేనుః సరస్వతీ సరస్వతీ సోమం సోమాం శుక్రం శుక్రమిహ ఇహేంద్రియం ఇంద్రియమితి ఇంద్రియం తనూపా విషజా తనూపేతి తనూపా విషజా సుతే సుతేశ్వినా అశ్వినోభా ఉభా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ మద్భా రజాగ్నేసీ రజాగ్నేసీంద్రియం ఇంద్రియమింద్రాయ ఇంద్రాయ పతిభిః పతిర్వహాన్ పతిభిరితి పతిభిః వహామితి వహాన్ ఇంద్రాయేంద్రుం ఇంద్రుం సరస్వతీ సరస్వతీ నరాసాంసేన నరాసాంసేన నగ్నహుం నగ్నహుమితి నగ్నహుం అథాతామస్వినా అశ్వినా మధు మధు భేషజం భేషజం ఋషజా ఋషజా సుతే సుతైతి సుతే ఆజుహ్వానా సరస్వతీ ఆజుహ్వానేత్యా జుహ్వానా సరస్వతీంద్రాయ ఇంద్రాయేంద్రియాణి ఇంద్రియాణి వీర్యం వీర్యమితి వీర్యం ఇలాభిరశ్వినౌ అశ్వినాయుషం ఇషాంసం సమోవర్జం ఓర్జాంసం సామ్రయిం అయిందధు దధురితి దధు అశ్వినా నమోచే నమోచే సుతం సుతాం సోమం సోమాం శుక్రం శుక్రం పరిశ్రుతా పరిశ్రుతేతి పరిశ్రుతా సరస్వతీతం తమాభారతి ఆభారతి అభరద్బర్హిషా బర్హిషేంద్రాయ ఇంద్రాయ వాతవే వాతవైతి వాతవే కవశ్యోనా యజస్వతీ యజస్వతీరస్మిభ్యాం అస్మిభ్యాన్న అశ్విభ్యామిత్యశ్విభ్యాం నదురాః దురో దిశాః దిశ ఇతి దిశాః ఇంద్రో నరోదసీ రోదసీ ఉభే రోదసీ ఇతి రోదసీ ఉభే దుహే ఉభే ఇత్యుభే దుహే కామాన్ కామాన్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఉషాసానక్తమశ్వినా ఉషసానక్తమిత్యుషసానక్తం అశ్వినా దివా దివేంద్రం ఇంద్రాం సాయం సాయమింద్రియైః ఇంద్రియైరితి ఇంద్రియైః సంజానానే సుపే సహసా సంజానానే ఇతి సంజానానే సుపే సహసా సం సుపే ససేతి సుపే సహసా సంజాతే అంజాతే సరస్వత్యా అంజాతే ఇత్యంజాతే సరస్వత్యేతి సరస్వత్యా పాతన్నాః నో అశ్వినా అశ్వినా దివా దివా పాహి పాహి నక్తం నక్తాం సరస్వతీ సరస్వతీకి సరస్వతీ దీవ్యా హోతారా హోతారా విషజా విషజా పాతం పాతమింద్రం ఇంద్రాం సజా సుతే సుత ఇతి సుతే తిస్రస్త్రేధా త్రేధా సరస్వతీ సరస్వత్యశ్వినా అస్మినా భారతీ భారతీలా హిరేతీలా తీవ్రం పరిశ్రుతా పరిశ్రుతా సోమం పరిశ్రుతే పరిశ్రుతా సోమమింద్రాయ ఇంద్రాయ శుశు శుశువర్మదం శుశువృతి శుశు మదమిది మదం అశ్వినాభేషజం భేషజం మధు మధుభేషజం భేషజన్నా నస్సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ఇంద్రేత్తష్టా త్రష్టా యశాః యశశ్రియం శ్రియాం రూపాం రూపం రూపాం రూపమధుః రూపాం రూపమితి రూపం రూపం అసుస్తుతే సుత ఇతి సుతే ఋతుథేంద్రాః ఇంద్రో వనస్పతి వనస్పతి శమాన శమాన పరిశ్రుతా పరిశ్రుతే పరిశ్రుతా కీలామస్విభ్యాం అశ్విభ్యాం మధు అశ్విభ్యామిత్యశ్విభ్యాం మధు దుహే దుహే ధేను సరస్వతీ సరస్వతీకి సరస్వతీ గోధన్నా న సోమం సోమానశ్వినా అశ్వినా మాసారేణ మాసారేణ పరిశ్రుతా పరిశ్రుతేతి పరిశ్రుతా సమాధాతం ధాతాం సరస్వత్యా సరస్వత్యా స్వాహా స్వాహేంద్రే ఇంద్రే సుతం సుతం మధు మధ్విజి మధు అశ్వినా హవిః హవిరింద్రియం ఇంద్రియం నమోచే నమోచే ధియా ధియా సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ఆ శుక్రం శుక్రమాసురాత్ ఆసురాద్వసు వసు మఘం మఘమింద్రాయ ఇంద్రాయ జభ్రిలే జభ్రిల ఇతి జభ్రిలే యమశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీ హవిషా హవిషేంద్రం ఇంద్రమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ సబీభేద విభేదబలం బలం మఘం మఘం నమూచౌ నమూచా ఆసురే ఆసురే సచేతి సచా తమింద్రం ఇంద్రం పశవాహ పశవస్సచా సశాశ్వినా అశ్వినోభా ఉభా సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ప్రధానా అభి అభ్యనుషత అనుషత హవిషా హవిషాయిజ్ఞే యజ్ఞైంద్రియైః ఇంద్రియైరితి ఇంద్రియైః ఇంద్రే ఇంద్రాయింద్రియం ఇంద్రియం దదుః దదుః సవిత సవిత వరుణః వరుణో భగః భగ ఇతి భగః సుత్రామాః సుత్రామాః హవిష్పతిః సుత్రామేతి సుత్రామాః హవిష్పతిర్యజమానాయ హవిష్పతిరితి హవిః పాతిః యజమానాయ సత్యత సత్యచేతి సత్యత సవిత వరుణః వరుణో దధాతి దధద్యజమానాయ యజమానాయ దాశుషే దాశుష ఇతి దాశుషే ఆదత్త అదత్త నమూచే నమూచేర్వసు వసు సుత్రామాః సుత్రామా బలం సుత్రామేతి సుత్రామాః బలమింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం బలు నక్షత్రం క్షత్రమింద్రియం ఇంద్రియం భగేన భగేన సవితా సవితా శ్రియం శ్రియమితి శ్రియం సుత్రామాయసరసా సుత్రామేతి సుత్రామాన యశసా బలం బలం దృఢానా యజ్ఞం యజ్ఞమాసత ఆసతేత్యాసత అశ్వినా గోభీః గోభీరింద్రియం ఇంద్రియమశ్వేభిః అశ్వేభిర్వీర్యం వీర్యం బలం బలమితి బలం హవిషేంద్రం ఇంద్రాం సరస్వతీ సరస్వతీ యజమానం యజమానమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ తానా సత్యా నా సత్యా సుపేశసా సుపేశసా హిరణ్యవర్తనీ సుపేశేతి సుపేశసా హిరణ్యవర్తనీ నరా హిరణ్యవర్తనీ ఇది హిరణ్యవర్తనీ నరేతి నరా సరస్వతీ హవిష్మతీ హవిష్మతీంద్ర ఇంద్రకర్మసు కర్మసు మహా కర్మస్విచి కర్మసు నోవత అవతేత్యవత సుకర్మణా సుకర్మణా సా సుకర్మణేతి సుకర్మణా సా దుదుఘా దుదుఘా సరస్వతీ సుదుఘేతి సుదుఘా సరస్వతీతి సరస్వతీ స్వృత్ర వృత్ర శతక్రాతు వృత్రహేతి వృత్ర శతక్రాతుంద్రాయ శతక్రాతురి శతక్రాతు ఇంద్రాయ దధు దధురింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం ఇవాం సురామం సురామమశ్వినా అశ్వినా నమూచౌ నమూచ ఆసురే ఆసురే సజా సజేతి సజా విపానా సరస్వతీ విపానా ఇది విపానా సరస్వతీంద్రం ఇంద్రం కర్మ సో కర్మస్వావత కర్మస్విచి కర్మ సో ఆవతేత్యావత యస్మిన్నశ్వాస అశ్వాస ఋషభాసా ఋషభాస వృక్షణా వృక్షణో వశా వశా మేషా మేషావృష్టా అవసృష్టాస ఆహూతా అవసృష్టాస ఇత్యవ సృష్టాసా ఆహూతా ఇత్యా హూతా కీలాలపే సోమపృష్టాయ కీలాలపయితి కీలాల పే సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమ పృష్టాయ వేదసే హృదా హృదామతిం మతింజనయ జనయ చారు చారుమగ్నయే అగ్నయ ఇత్యగ్నయే ఆయజ్ఞే అగ్నే హవిః హవిరాస్యే ఆస్యే తే శృచీవ శృచీవ ఘృతం శృచీవేతి శృచి ఇవ ఘృతం చంబీవ చంబీవ సోమా చంబీవేతి చంబీ ఇవ సోమయితి సోమా వాజసనీంద్రయిం వాజసనిమితి వాజసనిం దయిమస్మే అస్మే సువీరం అస్మే ఇత్యస్మే సువీరం ప్రశస్తం సువీరమితి సువీరం ప్రశస్తం ధేహి ప్రశస్తమితి ప్రశస్తం ధేహి యశసం యశసం బృహంతం బృహంతమితి బృహంతం అశ్వినా తేజసా చక్షు చక్షు ప్రాణేన ప్రాణేన సరస్వతీ సరస్వతీ వీర్యం వీర్యమితి వీర్యం వాచేంద్రా ఇంద్రో బలేన బలేనేంద్రాయ ఇంద్రాయ దధు దధురింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం గోమదూషుణా సత్యా గోమతి గో మూమియో సునా సత్యా నా సత్యాస్వావతే అశ్వావ్యాతం అశ్వాజిత్యస్వతే జాతమశ్వినా అశ్వినేత్యశ్వినా వర్తే రుద్రా రుద్రా నృపాయ్యం నృపాయ్యమితి నృపాయ్యం నయతే యత్పరాః పరో నాంతర మంతర ఆదధర్షతి ఆదధర్షద్భృషన్వసు ఆదధర్షదిత్యాదధర్షతి వృషన్వసు ఇది వృషన్ వసు దుస్సాం సోమత్యాః దుస్సాంస ఇతి దుస్సాంసాః మత్యో రిపుః రిపురితి రిపుః తానాః నావోళ్ళం ఆవోళ్ళం వోళ్ళమశ్వినా అశ్వినారయం రయం పిశంగసందృశం పిశంగసందృశమితి పిశంగ సందృశం దృష్ట్యా వరి గోవిధం వరి గోవిధమితి వరివ ఇదం పామకానా సరస్వతీ సరస్వతీ వాజేభి వాజేభిర్వాజినీవతీ వాజినీవతీతి వాజినీవతీ యజ్ఞం వష్టు వష్టు ధియావసు ధియావసుతి ధియావసు చోదయిత్రీ సుమృతానా సుమృతానాంచేతంతి చేతంతి సుమతీనా సుమతీనామితి సుమతీనా యజ్ఞం దధే దధే సరస్వతీ సరస్వతీ మహరస్వతీ మహోన్నా అన్న సరస్వతీ సరస్వతీ ప్రచేతయతి చేతయతి కేతునా కేతునేతి కేతునా దియో విశ్వా విశ్వామీ విరాజతి రాజతీతి రాజతి ఇంద్రాయాహి ఆయాహి యాహి చిత్రపానో చిత్రపానో సుతా చిత్రపానో ఇది చిత్రపానో సుతా ఇమే ఇమే త్వాయవాహ త్వాయవైతి త్వాయవాహ అన్వే విత్తనా తనా పూతాసాహ పూతాసైతి పూతాసాహ ధియేషిత ఇషితో విప్రజూత విప్రజూత సుతావత విప్రజూతైతి విప్రజూత సుతవతైతి సుతప్రత ఉపబ్రహ్మాణి బ్రహ్మాణి బాఘత బాఘతైతి బాఘత తూతూజాన ఉప ఉపబ్రహ్మాణి బ్రహ్మాణి హరివ హరివైతి హరివ సుతేదిష్వా దిష్వన నశ్చనా చనైతి చనా అశ్వినా వివతాం వివతాం మధు మధుసరస్వత్యా సరస్వత్యా సజోషసా సజోషసేతి సజోషసా ఇంద్రసుత్రామా సుత్రామా వృత్రః సుత్రామేతి సుత్రామా వృత్రః దుషంతాం వృత్రహేతి వృత్రః దుషంతా అగ్నే సోమ్యం సోమ్యం మధు మధ్యి మధు ఓ